తమ్ముడు ఏడు పెంచి నవ్వుకుంటాడు ఎంత కక్ష కట్టినాడు దేవుడు జరదేకో గురువా కొడవలకే కరువా తగువులు ఎటు ఉంటే అంటే అడుగు పడదా ఎదుటోడెవడైనా ఎనకొచ్చేదెవడైనా చేయి దూర తెప్పెడితే చేసి పోత గొడవ చేసావే అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి హో అందంగా దూకీ